ఓం శ్రౌతగక్షం పణ్యం పణ్యమిత్సోదారణ్యం పణ్యోదార ఆయా మహాదా మన జాతి మనైరా Bye. Yeah. Ah. Oh, బృహత్ ఇంద్రాజం బృహంతో ఓషాయా Yeah. Oh,